54 విరాట్టుకి పైన విరాట్టు, ఆ మహాత్ముడి మహిమ ఏమిటోగాని నన్ను ఆవరించిన అజ్ఞానమంతా గడియలలోనే మాయమైపోయి నా పూర్వ జ్ఞానం అంతా స్మరణకు వచ్చి మళ్లీ ధారణాయుగంలోకి ప్రవేశించాను. నేను పూర్వం ఇలాంటి ధారణాయుగంలోనే మరో ప్రాణి శరీరంలో ప్రవేశించానని నాకిప్పుడు బాగా గుర్తుకు వచ్చింది. నేను ఎవరి శరీరంలో ప్రవేశించి ఉన్నానో ఆ ప్రాణిని నేనిప్పుడు విరాట్ స్వరూపంగా భావించడం ప్రారంభించాను. అలా భావిస్తూనే ఆ శరీరంలోంచి బయటికి రావాలని ప్రయత్నించాను, కాని నాకు దారి దొరకలేదు. అందువల్ల నేను ఆ ప్రాణిలో అంతర్గతంగా ఉంటూనే అనంత వైశాల్య భరితమై విస్తరించి ఉన్న ఆ ప్రపంచంలో తిరుగుతూనే నాకు ఈ ప్రాణి ఎలాగైతే విరాట్ పురుషుడుగా ఉన్నాడో అలాగే ఈ ప్రాణికి వెలుపల మరొక విరాట్ పురుషుడు ఉండి ఉంటాడు. కనుక ఈ విరాట్ పురుషుడ్లే కాక ఆ విరాట్ పురుషుణ్ణి కూడా నేను చూడాలి అని ఆలోచించాను. బయటికి వెళ్లే దారి మాత్రం కనిపిండం లేదు కదా. అందువల్ల కొంచెం ఆలోచించి నా విరాట్ పురుషుడి ప్రాణమే నేను అనే ప్రాణహంభావధారణను నేను గట్టిగా బిగించాను. దాంతో నేను నా స్వస్థానాన్ని విడిచిపెట్టకుండానే ఆ విరాట్ పురుషుడి ప్రాణవాయువు వెంబడి ప్రయాణించి బయటికి వచ్చేశాను. పువ్వును విడిచిపెట్టకుండానే బయటికి ప్రసరించే సువాసనలాగా ఉంది అప్పటి నా పరిస్థితి. ఆ విధంగా బయటికి వచ్చిన నేను నా విరాట్ పురుషుడి బయట ఉన్న మరో ప్రపంచంలో ఇటూ అటూ తిరగడం మొదలుపెట్టాను. అలా తిరగడంలో ఒక కొండ గుహలో ఉన్న ఒక ముని ఆశ్రమానికి చేరాను. అక్కడ ఒక ముని పద్మాసనంలోనే మరణించినట్లున్నాడు. అతని శిష్యులంతా అతని చుట్టూ చేరి ఆ శరీరానికి కాపలా కాస్తున్నారు. దగ్గరకు వెళ్లి పరిశీలనగా చూద్దును కదా, అక్కడ పడి ఉన్నది ఆ శరీరమే. ఆ చుట్టూతా ఉన్నది నా శిష్యులే. నేను పరకాయ ప్రవేశ విద్యతో ఎవడి శరీరంలోకి ప్రవేశించానో ఆ శిష్యుడు ఒక ప్రక్కన పడుకొని ఇంకా మొద్దు నిద్రపోతూనే ఉన్నాడు. నా శిష్యుల లెక్కలో నేను ధారణయుగంలోకి వెళ్లి ఒక ముహూర్తం మాత్రమే అయింది. ముహూర్తం 2 ఘడియలు అంటే 48 ఇంగ్లీషు మినిట్లు. గుట్, నాకు నా పాత శిష్యుల్ని పలకరించాలనిపించలేదు. పైగా నేను పూర్వం నా శిష్యుడి శరీరంలో ఉండగా సంపాదించుకున్న బంధువర్గం ఏమైపోయిందో చూడాలనే కుతూహలం కలిగింది. దాంతో నేను మళ్లీ ఆ శిష్యుడి హృదయంలోకే ప్రవేశించాను. అలా ప్రవేశించాక నా పూర్వవాసన బలం పెరిగి నా బంధువుల కోసం చాలా వెతికాను. ఇలా వెతుకుతూ ఉండగానే ఆ లోకానికి ఈ మాట ఒక అగ్నిప్రళయం దాపురించింది. ఎంతటి అగ్ని అంటే కొండరాళ్లే కర్పూరపు బిళ్లల్లాగా మండిపోతున్నాయి. మంటలు మహానదులై ప్రవహిస్తున్నాయి. నేను ఆ మంటల్లోనే గిరగిరా తిరుగుతున్నాను. అయినా నేనప్పటికీ తత్వజ్ఞానాన్ని పొంది ఉన్నాను గనుక స్థూల దేహాభిమానాన్ని విడిచిపెట్టి ఆతివాహిక దేహ నిశ్చయంతో ఉన్నాను గనుక నన్ను ఆ మంటలు ఏమాత్రమూ బాధించడం లేదు. కాని ఆ భీభత్సమైన అగ్ని ప్రళయంలో తిరిగి తిరిగి నాకు అలసట వచ్చింది. అప్పుడిలా ఆలోచించాను, సర్గ 140, 141 నేను మరొకడి హృదయంలో ప్రవేశించాను. ఆ హృదయంలో ఇదొక స్వప్నం, దీనిలో నేను పరుగులు తీస్తున్నాను, ఆయాసపడుతున్నాను. ఎందుకొచ్చిన ప్రయాస ఇది కనుక ఈ స్వప్నాన్ని వదిలేసి జాగ్రదవస్థలోకి ప్రవేశించి హాయిగా ఉందాం అని ఆయసర్. 105 బోయవాడు స్వామి, స్వప్నవస్థ యొక్క తత్వమేదో తెలుసుకుందామని గదా మీ శిష్యుడి హృదయంలోకి ప్రవేశించారు. అక్కడ ఏదో నిర్ణయం జరిగి ఉండాలి, లేకపోతే మీరు దాంట్లోంచి ఎందుకు వెనక్కు వస్తారు? కనుక దయచేసి ఆ నిర్ణయం ఏమిటో నాకు చెప్పండి. అదీగాక ఒక హృదయంలో కొండలు, సముద్రాలు, ముల్లోకాలు ఇలాంటివన్నీ ఉండటం ఏమిటి, ఆ విషయం కూడా వివరించండి. మునీక్ నాయనా, నేను నా స్వప్నాలను పరిశీలించి చూసుకున్నాను. శిష్యుడి హృదయంలోకి ప్రవేశించి వాడి స్వప్నాలను పరిశీలించి చూసుకున్నాను. దానివల్ల అన్వయ వ్యతిరేకాలు రెంటిచేత స్వప్నం అసత్యమని తేలిపోయింది. అన్వయ వ్యతిరేకాలు అంటే ఇది ఉంటే అది ఉంటుంది, ఇది లేకపోతే అది లేదు అని ఆలోచించే విధానాలు. డొట్, ఇంతకు స్వప్న ప్రపంచం అంటే ఏమిటి? నామరూపాలే స్వప్న ప్రపంచం. అంతకు మించి అక్కడ వేరే ఏమీ లేదు. ఆ సమయంలో అంత స్పష్టంగా కనిపించిన ఆ నామరూపాలు అప్పుడుగూడా లేనివే అని, అవి ఉండడానికి తగిన కారణం లేదని నాకు బాగా అర్థమైంది. మరైతే జాగ్రత్ ప్రపంచం అంటే ఏమిటి? అదిగూడా నామరూపాల సమూహమే. మరి ఇది ఎలా వచ్చింది? ఉన్న ఆత్మచైతన్యమే నామరూపాలు గలదిగా రూపొంది, నాకు స్వప్నంగా దర్శనం ఇచ్చింది. ఆ సమయంలో నాకది జాగ్రత్తు. ఇప్పటి ఈ జాగ్రత్ ప్రపంచ రూపంలో నాకు కనిపించేది కూడా ఆత్మచైతన్యమేనని నాకు అర్థమయ్యింది. అప్పటి ఆ స్వప్నానికి ఇప్పటి ఈ జాగ్రత్తగత్తుకి ఏమీ తేడా లేదని కూడా నాకు అర్థమయ్యింది. అప్పుడు ఇప్పుడు కూడా ఉన్నది అద్వితీయ పరమాత్మ ఒక్కడే. వాడివి నువ్వే. నీకు ఈ విషయం అనుభవంలోకి రాకపోవడానికి కారణం సంకల్పాలే. ఉన్న సంకల్పాలన్నీ వదిలేస్తే ఎవడు మిగిలి ఉంటాడో వాడే అసలైన నువ్వు. వాడికి దోహకం లేదు, లోపల వెలుపల అనేవి లేవు, అవధులు లేవు.